ఓం సత్యం ప్రపద్యే ఋతం ప్రపద్యే అమృతం ప్రపద్యే ప్రజాపతే ప్రియాంతనుపమాం ప్రపద్యే ఇదమహం పంచదశేన వజ్రేణ విదంతం భ్రాతుర్యమవక్రామామి యోస్మాన్ ద్వేష్టి ఎంచ వయం దుష్మః భూర్భువస్సువః హేం ప్రభోవాజా అభిద్యవః అవిష్మంతో ఘృతాచ్యా దేవాంజిగాదిసంనయః అజ్ఞాయాహి వీతయే గ్రాణో హవ్యదాతయే నిహోదాసస్య పరిగటి అంతా సమిద్భిరంగిరః ఘృతేన వర్ధయామసి గృహక్షోచాయ విష్ట్యా హనఃప్రశ్రవాయ్యం అచ్చాదేవ నివాసతి బృహదగ్నే సువీర్యం ఈడేణ్యో నమస్య స్థిరః తమాంశతః తమగ్నిర్ధ్యతే వృషాః వృషాగ్నిః సమిధ్యతే అశ్వో న దేవ వాహనః తగుం హరిష్మంత కీడతే వృషణంతా వయం వృషన్ వృషాణః సమిధీమహే అగ్నే దీర్ఘనం బృహదే అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం సమిధ్యమానోధ్వరే అగ్నిః పావకయేభ్యః శోచిష్కేశస్తమీమహే సమిద్ధో అగ్న ఆహుత దేవానియక్షిస్వధ్వర ప్రగుంహ్యమాడసి ఆయుహోదు వస్యద అగ్నిం ప్రయత్యధ్వరే వృణేధ్వగంహ వ్యవాహనం తమం వరుణ ఉత మిత్రో అగ్నే వాం బద్ధంతి మతిభిర్మతిష్ఠాః త్వే వసుసృణనాయసంతో యూయం పాద స్వస్తిభిః సదానః అగ్నే మహాగుమసి బ్రాహ్మణ భారత అసావసో దేవేధ్వమన్విద్ధః విష్ఠితో విప్రానుమజదః కవిశస్తో బ్రహ్మజగుంసితో ఘృతాహవనః ప్రణేర్యజ్ఞానాం అధీర్ధరానాం అతోర్తో హోతాః తోర్నిర్హవ్యవాజ ఆస్పాత్రం జుహోర్దేవానాం తమసో దేవపానః అరాగుంజివాగ్నేమద్దేవాయుస్తంభోరసి ఆవహ దేవానయజమానాయ అగ్నిమగ్నావహ సోమావహ అగ్నిమావహ ప్రజాపతిమావహ అగ్నే సోమావహ ఇంద్రాగ్నీయావహ ఇంద్రమావహ మహేంద్రమావహ దేవాగుం ఆజ్యవాగుం ఆవహ అగ్నిగం హోత్రాయావహ సంమహిమానమావహ ఆచార్యే దేవానవః స్వేజాయజాజవేదః అగ్నిర్హోతావే త్వగ్నిః హోత్రం వే త్రుప్రావిత్రం స్మో వయం సాధుతే యజమాన దేవతాః ఘృతవతే మధ్వర్యోస్తు నమాస్యస్వ దేవాయువం విశ్వవారాం ఈడామహి దేవాగుం ఈడేణ్యాన్ నమస్యామ నమస్యాన్ యజామ యజ్ఞయాన్ సమిధో అగ్నాజ్ఞస్య వియంతో రమణపాదగ్నాజ్ఞస్య వేదో ఇడో అగ్నాజ్ఞస్య వియంతో బలిహిరగ్నాజ్ఞస్య వేదో స్వాహాగ్నిం స్వాహా సోమం స్వాహాగ్నిం స్వాహా ప్రజాపతిం స్వాహాగ్నే సోమో స్వాహేంద్రాగ్నే స్వాహేంద్రం స్వాహా మహేంద్రం స్వాహా దేవాగం ఆజ్యపాన్ స్వాహాగ్నిగం హోత్రాజ్యుషాణాః అగ్నాజ్యస్య వియంతో అగ్నిర్భద్రాణి సంఘనత్ ద్రవిణస్య విపన్యయాః సమిద్ధః శుక్రాహుతః జుషాణో అగ్నిరాజ్యస్య వేదో రగుం సోమాధిసత్పతిః రగుం రాజోతవృత్రః తం భద్రాధిక్రతుః జుషాణస్వామాజ్యస్య హవిషా వేదో అగ్నిప్రత్రేణ జన్మనా శుంభానస్తనుభగ్స్వాం కవిర్విప్రేణ వావధే జుషాణో అగ్నిరాజ్యస్య వేదో సోమగేర్భిష్పా వయం వర్ధయామోవచో విదః సుమేకో నామిష విషాణస్వామాజ్యస్య హవిషో వేదో అగ్నిర్మూర్ఛా దివక్కుత్ పతిపృథివ్యా అయం అపాగం నేతాగం జయన్వతి భువో యజ్ఞస్య రజసశ్చ నేత యత్ర నేభ్యః సజసే శివాభిః దివిమూర్ధానందసజేసు పరిషాం జిహ్వామగ్నే జగృహే హవ్యవాహం ప్రజాపతేనత్వ నేతాన్యన్యః విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాస్తేజుమస్తన్న అస్తు వరేభ్యశ్యామపజగోరీణాం సవేదపుత్రపితరహింసమాతరం తదోనుభువత్సభువత్పునర్మఘః సద్యామోన్నాంతరిక్షహింససుభః సవిశ్వాభువాభవత్సాభవత్ అగ్నేశోమాసవేదసః సహోదేవనటంగిరః సందేవత్రాభోగసుః ఇవమేతాని నిమిలోచనాని అగ్నిశ్చసోమధక్రతో అశతం ఇవగం సింధోగం రభితస్తేన పద్యాన్ అగ్నేశోమాపుమంజరంగభేదాన్ ఇంద్రాగ్నేరోచనాదివః పరివాజేషు భూషసః తద్వాంచవిప్రవేర్యం శిరసద్వృత్రమతసోదివాజం ఇంద్రాయో అగ్నేశోరేతపర్యాన్ ఇరద్యంతామసవ్యస్య భూరేః సహస్తమాజయంతేంద్రదానం వయమ్ సయత్వానకం సదాసహం పరిషక్షమోదగేఫల ప్రసదాహిదే పురుభూతిశత్రూన్ జ్యేష్టస్తేష్మరాజస్తు ఇంద్రాహరదక్షిణే నామసూనే పతి సింధూ నామతిదేవతీనా మహాంగిందోజవోజస పర్జన్యా వృష్టిమాగంజివ స్తోమైరే వత్సస్య వావృధే మహాగమ్యంద్రో నిపదాచర్షణిత్రాహద్విపరహామినస్సహోభి అస్పద్రియగ్వాపసే వీర్యాయ పురఃపుతస్సు పృథక్కర్తృభిర్భూన్ విప్రీహి దేవాగంకుశలోయ విష్ట విద్వాగం మృతోగం మృతృపదేహ ఏ దైవ్యాదిత్యస్యాభిరగ్నే నగుంహోతేనామస్యాయ జిష్ఠ అగ్నిష్టకృతం అయానగ్నిరగ్నే ప్రియా సామాని అయాక్సోమస్య ప్రియాధామాని అయానగ్నే ప్రియాధామాని అయా ప్రజాపదే ప్రియాధామాని అయానగ్నేశోపయా ప్రియాధామాని అయాదింద్రాగ్నియా ప్రియాధామాని అయాదింద్రస్య ప్రియాధామాని అయాన్మహేంద్రస్య ప్రియాధామాని అయా దేవానామాజ్యపానా ప్రియాధామాని యక్షలగ్నే లోల ప్రియాధామాని యక్షస్వం మహిమానం ఆయజతామే ధ్యాగిషః తృణోదశోహధ్వరాజాతవేదాః ద్విషదాగం హవిః అగ్నేయదత్య విశో అధ్వరస్య హోదః పావకశో దేవేత్రగుంహయజ్వాః ఋతాయజాతుమహినావియద్భూః అవ్యావహయవిక్షయాతే అద్య ఉపహోదగం రసంతరగం రహపృథివ్యా ఉపమారసంతరగం రహపృథివ్యాహ్వయతాం ఉపహూతం వామదేవ్యగం సహాంతరిక్షేణ ఉపమా వామదేవ్యగం సహాంతరిక్షేణ హ్వయతాం ఉపహూతం బృహత్సహ దివా ఉపమా బృహత్సహ దివాహ్వయతాం ఉపహూతా సప్తహోత్రాః ఉపమా సప్తహోత్రాః హ్వయంతాం ఉపహూతాధేనస్తః ఋషభా ఉపమాధేనస్తః ఋషభాహ్వయతాం ఉపహూతా భక్షస్సఖాః ఉపమా భక్షస్సఖాః హ్వయతాం ఉపహూతా ఉపహూతేనా ఉప అస్మాకం ఇడాహ్వయతాం ఇడోపహూతా ఉపహూతేనా మానవే ఘతపదే మైత్రావరుణే బ్రహ్మదేవగతమపహూతం దేవ్యాధ్వర్యముపహూతాః ఉపహూతా మనుష్యాః ఏమయ్యజ్ఞమవాన్ ఏ యజ్ఞపతిం వర్ధాన్ ఉపహూతేభ్యా వా పృథివీ పూర్వజే రితావరీ దేవీ దేవపుత్రే ఉపహూతో యజమానః ఉత్తరస్యాం దేవయజ్ఞాయాముపహూతః భూయదిహ విష్కరణముపహూతః దివ్యేధామన్యుపహూతః ఇదం మే దేవాహవిర్యుషంతామిదస్మిన్నుపహూతః విశ్వమస్య ప్రియమపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూతః దేవం బలిః అథువనే మృధేయస్య వేదో దేవో నరాశగుంసః అథువనే మృధేయస్య వేదో దేవో అగ్నిష్మిష్టకృత్ రుద్రవినా మంద్రః కవిః సత్యమన్మా యజీ హోతాః హోతృహోతరా యజీయాన్ అగ్నేయాన్ దేవానయాత్ యాగం అభిప్రేః ఏతే హోత్రే అమత్సదా ఆగుంసేగం హోత్రాహం దేవం గమాన్ దివి దేవేషు యజ్ఞమేన హేమం షష్టగచ్చాగ్నే హోతా భూ వసువనే వసుధేయస్య నమో వాగేవీ ఇదం ద్యావా పృథివీ భద్రమభూత్ ఆత్మసోక్తమాకం ఉదనమోపాకం రుద్ధ్యాశ్వసోక్తోక్షమగ్నే రగుంసోహోక్తమాగతి ఉపశ్రుతో దివః పృథివ్యోః ఓమన్వతేతేస్మిన్ యజ్ఞే యజమానద్యావా పృథివీస్తాః శంగయే జీరదానో అత్ర స్నో అప్రవేదే ఉరుగవ్యోతి అభయంకృతౌ విష్ణుద్యావారీత్యాపా సంభవౌ మయోభువౌ ఓజస్పతేజ వయస్పతేజ సోపచరణాజస్పతిచరణాజ తయోరావి అగ్నిరథగం హవిరజుషద హవీవత నమోజ్యాయోగత సోమయిరగం హవిరజుషద హవీవత నమోజ్యాయోగత అగ్నిరథగం హవిరజుషద హవీవత నమోజ్యాయోగత ప్రజాపతిరథగం హవిరజుషద హవీవత నమోజ్యాయోగత అగ్నే సోమాభిరగం హవిరజుషేతాం అవీవృధేతాం మహోజ్యాయోక్రాత ఇంద్రాగ్నేయం హవిర్జుషేతాం అవీవృధేతాం మహోజ్యాయోక్రాత ఇంద్రగిరగం హవిరజుషద అవీవృధత మహోజ్యాయోగత మహేంద్రగిరగం హవిరజుషద అవీవృధత మహోజ్యాయోగత దేవాజవాజవజుషంత అవీవృధంత మహోజ్యాయోక్రత అగ్నిహోత్రేణేరగం హవిరజుషద అవీవృతమహోజ్యాయోగత కస్యాసద్ధోత్రాయాం దేవంగమాయ ఆశాస్తేజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్తుమాశాస్తే సజాతమనశ్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞామాశాస్తే భోజోవిష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తేణ హాస్తే తదశ్చాతుర్ధ్యాస్మై దేవాసంతేవాదేవేభ్యోహనత్ అయమగ్నేర్మానుషా విష్ణం చ వేదం చ ఉభేషణోద్యా వా పృథివీ అనుహరస్తాదాగతర్భావస్ేదం చ నమో దేవేభ్య తచ్చయ్యోరావృణీమహే గాతయ్యజ్ఞాయ ధాతయ్యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యోర్ధ్వం జిగాభేషజం షన్నాస్తు ద్విపదే షంచదుష్పదే ఆప్యాయ స్వసంతే ఇహ త్వష్టారమగ్రియంతన్న స్తురీపం దేవానాం పత్నే విశదీరవంతున పురావంతున స్తురేవాయుధాదయే యా పార్థివాసో యా అపామవిభ్రతే పానో దేవే సుభవాశర్మ యచ్చత ఉదగ్నామియంతు దేవపత్నేః ఇంద్రాణ్యగ్నాయశ్వినీరాడ్ ఆరోగసే వరుణానీశునోదో వియంతు దేవేర్యదుర్జనీనాం అగ్నిర్హోతా గృహపతిస్సరాజాః విశ్వావేదజనిమా జాతవేదాః దేవానామృతయోమర్త్యానాం యతిష్ఠ స ప్రయజదామృతావాః వయముత్పా గృహపతే జనానాం అగ్నే అకర్మ సమిధా బృహంతం అస్థోరిణో గాలిహపత్యాసంతో తిగ్మేణ నస్తేజసాధకంసిషాభి ఉపహోదగం వసంతరగం సహపథివ్యా ఉపమాసంతరగం సహపథివ్యా పయతాం ఉపహోదం వామదేవ్యం సహాంతరిక్షేణ ఉపమావామదేవ్యం సహాంతరిక్షేణ పయతాం ఉపహూతం బృహత్ సహ దివా ఉపమా బృహత్ సహ దివాహ్వయతాం ఉపహూతా సప్తహోత్రా ఉపమా సప్తహోత్రా క్వయంతాం ఉపహూతాధేను సహరిడభా ఉపమాధేను సహరిడభాహ్వయతాం ఉపహూతా భక్షసఖా ఉపమా భక్షసఖాహ్వయతాం ఉపహూతా అస్మాకం విడాహ్వయతాం ఇడోపహూతాహూతేడా మానవీ కృతమదే మైత్రావరుణీ బ్రహ్మదేవ కృతమపహూతం ఐర్యాధ్వర్యమపహూతాః ఉపహూతా మనుష్యాః ఏమై యజ్ఞమవాన్ ఏ యజ్ఞపత్నీం వర్ధాన్ ఉపహూతేభ్యా పృథివీ పూర్వజేరతావరీ దేవీ దేవపుత్రే ఉపహూతే యజమానా ఇంద్రాణీవా విషవా అతిశయవసుపుత్రా అస్తరస్యాం దేవయజ్ఞాయాపహూతా భోగశిహ విష్కరణముపహూతా దివ్యేధామన్నుపహూతా ఇదం మే దేవాహమిద్యసంతామిజనస్మిన్నుపహూతా విశ్వమస్యా ప్రియముపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూతా ఓం అంజంతి త్వామద్భయే దేవయంతః వనస్పతే మధునా దైవ్యేన యథోర్ధ్వస్తిష్ఠాద్రవిణే అధత్తాత్ యద్వాక్షయో మాతరస్యా ఉపస్థే ఉచ్ఛయస్వ వనస్పతే వష్పన్ పృథివ్యాధి సుమితి మీయమానః వర్చోధా యజ్ఞవాహసే సమిద్ధస్య శ్రయమాన పురస్తాద్ బ్రహ్మవన్వానో అజరకం సువీనం ఆరే అస్మదవతిం బాధవానః ఉచ్ఛయస్వ మహతే సౌభగాయ ఓర్ధ్వభూషణ ఊదయే తిష్టాదేవోర్ధ్వవాజస్యమహే ఓర్ధ్వన పాఠ్యగుంహసోనికేతునా విశ్వగుంసమత్రినందః కృధీనమోర్ధ్వాంజలసాయ జీవసే విదానేవేషుణ మధువః జాతో జాయతేషు దినత్వే అహ్నా సమర్యా విధదే వర్ధమానః వనంతి ధీరా అవతో మనీషా దేవయాని ప్రభుదీర్తివాచం యువాసువాసా పరివేదాగాద్ సుశ్రేయాన్భవతిజాయమానః సంధీరాసక్రవయమున్నయంతే స్వాధియా మనసా దేవయంతః ఋతుపాజామర్త్యః ఘృదనిక్స్వాహుతః అగ్నియజ్ఞస్య హవ్యవాన్ తగం సపాసో యతస్సునః ఇత్సాధియా యజ్ఞవంతః ఆచక్రమగ్నిమోదయే తం వరుణ ఉదమిత్రో అగ్నే త్వాం వర్ధంతి మతిభిర్వసిష్ఠాః తే వసుసుషణాయ సంతు యూయం పాద స్వస్తిభిః సదానః హోదాయక్షరగ్నికం సమిధాసు సమిధాసు విద్ధన్నామా పృథివ్యాః సంగతే నామస్య పష్పం దివైరస్పదే వే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షత్తనోనపాదమతిదేర్గర్భం భువనస్య గోపాన్ మధ్వాజ్ఞ దేవో దేవేభ్యో దేవయానాం అథో అనక్తువే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షన్నరాశకం సందృశస్కృందేకప్రణేత్రం గోభిర్వపాభాంశాద్వీరై శక్తిభానతయైః ప్రథమయా బాహిరణ్యేశ్చందేవే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షదగ్నిమిళయీడితో దేవో దేవాగుం ఆవక్షద్ధూతో హవ్యమానమూలః ఉపేమై యజ్ఞముపేమాన్ దేవో దేవహూతిమవదువే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్వరిహి సృష్టరేమోర్ణం వదాహస్మిని యజ్ఞే విజప్రజప్రసరాగస్వాదస్థం దేవేభ్యః ఏమేణ దద్యవసవో రుద్రాః నిత్యాస్వనందప్రియమిందస్యాస్తువే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్వరరిష్టాక్కవశ్యోకోషధావనేదాతాభిర్దిహతాం విపక్షాభిశ్రయంతా సుప్రాయణ అస్మిని యజ్ఞే విశ్రయంతా వృషోభియం ద్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షదుషాసానక్తా బృహతే సుపేషదామదేకపరిభ్యో యోనిం కృణ్వాణే యజ్ఞస్పయమానే ఇంద్రేణ దేవేరేదం బర్హిశీతాం వేతామాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షత్రేవ్యాహోతారామంద్రాపోతారాకీ ప్రదేరసా శిష్టమద్యాన్యక్కర విజాస్వభిగోర్తమన్యభోర్జాపదమశేమేణ ధత్తాం గీతామాజ్యస్య హోదర్యజ హోదాయక్షత్రిస్వా దేవీరపసా వస్త్రమాశ్చిద్రమద్యేనమపస్తన్వదాం దేవేభ్యో దేవేర్దేవమాభియంతాజ్యస్య హోదర్యజ హోదాయక్షత్రష్టారమచిష్టోపాయకుండేతోధాం విశ్వసంయశోధాం పూర్వోపమామకర్షణం సుపోషపోషై స్యాత్ సువీరో వీరైర్వే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్వనస్పజముపావస్రక్షద్భిజోష్టారకం శశమన్నలః స్వదాత్ స్వశిరిర్వసాత్రిదేవో దేవేభ్యో హవ్యాభాగ్నే త్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షరగ్నిస్వాహాజ్ఞస్య స్వాహా మేతస్వాహా స్తోకానాగస్వాహా స్వాహాయుదేనాగస్వాహాభ్యసోహంపీనా స్వాహా దేవాగం ఆహజ్యమాన్ స్వాహాగ్నిగం హోత్రాగ్రాణాగ్నాజ్ఞస్య వియంతు హోదర్యజ సమిద్ధో అద్య మనషో దురోణే దేవో దేవాజువేద ఆచమహమిత్రమహస్యుత్వాందోద కవిరసి ప్రచేతనోనపాత్రశ్రయాన్ మధ్వాసమంజుక్వా మన్మాన్ధేభిర్దయ్యబృన్ దేవత్రాజగమఖ్యధ్వరన్న రాజవంశస్య మహిమానమేషాం ఉపస్తోషామయజనస్య యజ్ఞైః తే శుక్రతమశ్రుతయోధియంధాః సుదంతు దేవా ఉభయాని హవ్యా ఆయుక్వానయేద్యోపంజశ్చ ఆయాహాజ్ఞే మధుభిః సజోషాః తం దేవానామధిభిః ప్రహోదాః సగేనాయక్షేషితో యజీయాన్ ప్రాచీనం బర్హిః ప్రతిశాపృథివ్యాః వస్తోరస్యావిద్యతే అగ్రే అహ్నాః వ్యప్రసదే వితరం వరీయః దేవేభ్యో అదితయే శోరం విజస్వజేర్విజావిశ్రయంతాం పదిభ్యో నజనయః శుంభమానాః దేవే ద్వారో బృహదే విశ్వమిందాః దేవేభ్యో భవసు ప్రాయణాః ఆశ్వయంతే జనే ఉపాగే ఉషాసానక్తా సదతాన్యోనౌ దివ్యే యోషణే బృహతేషు రుక్మే అశిష్యేకంశ ప్రపిశందధానే దైవ్యాహోతారా ప్రథమా సువాజా విమానయజ్ఞం మనుషో విదధ్యై ప్రచోదయంతా విదధేషు కారు ప్రాచీనం జ్యోతి ప్రతిశాధ్యంత ఆనో యజ్ఞం భారతే దూయమేదో ఇడామనుష్మధిహతే తిస్రో దేవీర్మరిహిరేనగ్ఞశ్యోనం సరస్వతే స్వమదస్సవంతో యమే ద్యావా పృథివీ జనిత్రే రూపైరపికం షద్భువనాని విశ్వాహోదర్శతోయీయాన్ దేవం దుష్టాలి మహిలక్ష్య విద్వాన్ ఉపాపశిరత్మన్యాసమంజన్ దేవానాం పాసరుదాహవేగుంషే వనస్పతిశ్చ మితా దేవో అగ్నిః పదంత హవ్యం మధునా హృదేన సద్యో జాతోభ్యమేదయజ్ఞం అగ్నిర్దేవానాం భవత్పురోగాః అస్య హోద ప్రతిశ్రుతస్య భాగే స్వాహాగతకం హవిరదంతు దేవాః అగ్నిర్హోతానో అధ్వరే భాగే సంపరిణీయతే దేవో దేవేషు యజ్ఞయః పరిత్రిమిష్ట్యధ్వరం యాజ్ఞేన ధీరివ ఆ దేవేషు ప్రయోదశర పరివాజపరిః కవిః అగ్నిర్హవ్యాన్యక్రమేణ దశత్రత్రాణి దాసుదేః అరేరగ్నిః అసనద్వాజన్యే దేవో దేవేభ్యో హవ్యావాద్ ప్రాంజోభిరిహిన్ వానః జైనాభిక్కల్పమానః యజ్ఞస్యాయ ప్రతిరన్ ఉపప్రేష్య హోదః హవ్యా దేవేభ్యః దేవ్యాః సమిదానముదమనుష్యా ఆరభధ్వం ఉపనయనమేధ్యాదురః ఆశాదానా మేధపతిభ్యాం మేధం ప్రాస్పాగ్నిం భరత స్థనేత పరిహిః అన్వేణం మాతామన్యత అనుపిత అనుభ్రాతాసగర్భ్యః అనుసఖాతయోక్ష్యః ఉదీచేనాగం అస్య పతో నిషత్తాత్ సూర్యం చక్షుర్గమయదాత్ పాదం ప్రాణమన్వసిదాత్ ద్విజశ్రోత్రం అంతరిక్షవసం పృథివేగం శరీరం ఏకథాస్యత్వమాక్ష్యదాత్ పురాణాభ్యాముఖ్యదాత్ అంతరేవాష్మానం భారయదాత్ శేణవస్య వక్షకృణుదాత్ సదా బాహూ సదా దోషణీ కశ్యపే వాగుంసాః అచ్ఛిద్రే శ్రవణీ కవశోరోస్యేకపన్నాక్షీవంత షర్భిగంశతిరస్య వంక్రయః తానిష్ఠ్యోచ్చావయదాత్ గాత్రం గాత్రమస్యానూనం కృణుతాత్ భూవధ్యగోహం పార్థివం కృణుతాత్ అస్తారక్షస్తగుంసజదాత్ అనిష్టమస్య భారావిష్ట ఉరోకం మన్యమానాః నేద్వస్తోకేతనయే అవితారవచ్చమితారః అద్భిగో శమేధ్వం శశమిశమేధ్వం శమేధ్వమద్భిగో అద్భిగుష్టాపామష్ట ఉభౌ దేవానాగుంసమితారౌ తామిమం పశుగ్రశ్రపయతాంబ్రహిద్వాగుంసౌ యథా యథా శ్రపణం తథా తథా యుషస్వస ప్రశస్తమం అజోదేవసరస్తమం హవ్యాయుక్వాన ఆసనే ఇమన్నాయజ్ఞముపతేజుభేహి ఇమా హవ్యాజాతవేదో యుజస్వ స్తోకానామగ్నే మేధసో ఘిరస్య భవత ప్రాసాన ప్రథమో నిషత్య ఘతవంత పావగజే స్తోకాశ్చోదంతి మేధసః స్వధర్మం దేవవీరయే శ్రేష్టం నోధేహి వార్యం తభ్యగ్ర స్తోకాఘతశ్చ్యుతః అగ్నే విప్రాయసంత్య ఋషిశ్రేష్ఠ సమిధ్యజే యజ్ఞస్య ప్రావితాభవ తభ్యగ్నిశ్చోదంత ధ్రిగోషజీవ స్తోకాసో అగ్నేమేతుశోధనస్య కవిశస్తోపృహతా భానునాగాః హవ్యాజరస్వమేధిర ఓజిష్ఠంతే మధ్యతో మేధముధృతం ప్రతే వయం దదామహే శోదంతి దేవసో స్తోకాధిపతి ప్రతితాం దేవశోభిః ఆవృత్రహణావృత్రః విశ్వస్మైః ఇంద్రజాతం నమోభిరగ్నే అర్వాక్ యునగం రాధోభిరగవేభిరింద్ర అగ్నే అస్మే హోదముత్తమేభిః హోదాయక్షలింద్రాగ్నే క్షాగస్య ఉపాజా మేధసః విషేదాగం హవిః హోదరిద ఇష్యక్షన్ మనసావస్య ఇచ్ఛన్ ఇంద్రాగ్నే జ్ఞాసపుతవాస జాతాన్ నాన్యాయవత్రమయస్తమహ్యం సమాధ్యయం వాజయం దేవదక్షం హోదాయక్షదింద్రాగ్నే పురోడాసస్య విషేదాగం హవిః హోదరిద స్వామీరదే అయంతోత్యాయ అవిష్పందస్తమిన్మానుషాసః యస్య దేవేరాసుతో బలిహిరగ్నే ఆన్యస్మే శుచిరా భవంతు హోతాయక్షదగ్నిం పురోడాసస్య జుషదాగం హరిః హోదర్యద గేర్భ్యవిప్రప్రవతిమిక్షమానః ఈత్తరీం విషసం పూర్ణభాజం ఇంద్రాగ్నేవృత్రహణాసుమగ్రా ప్రణోణవ్యభిస్తిరతం దేష్ణైః ృజినాశమానాగం శక్తిర్ణయమానా ఇంద్రాగ్నిభ్యాంగం పృషణా వదందే రాక్యత్రే శిషణాయా ఉపస్థే అగ్నిగం సుదేతకం సుదృఢం గృహంత అవస్థ్యావస్థేజ్ఞం జాతవేద త్వాం గోతవర్జగం హవ్యవాహం ఏవాగన్వన్నమదస్య నాభిం త్వేష్యగ్నే ప్రథమా మనోద అస్యాభిలాభవాదస్తహోదాభ్యైతన్ ప్రసమందే వయంతః మహోరాయంతో అనుగ్మన్ వయంతం బహుభిర్వసవ్యైః తేజాగృవాగుంసో అనుగ్మన్ వృషంతమగ్నిం దర్శనం బృహంతం పవావంతం విశ్వహారే దివాగుంసం పదం దేవస్య నమసా ప్రియంతః శ్రవశ్రవశ్రవాపర్ణవర్కం నామాని చతుర్థే యజ్ఞాని భద్రాయాహంతేర్ణయంతసందృష్టౌ త్వాం వర్ధంతి క్షితయః పృథివ్యాం ప్రపుంరాజ ఉభయా సోజనానాం పరంధాతాతరణే చేత్యోభూః పితా మాతా సమిన్మానుషాణాం సపర్యేణ్యస్స ప్రియో విక్షర్మిః హోతామంత్రోషదాయంతమాదేదివాగుంసం ఉపజ్ఞమాధో నమసా సుదేవ తంతావయగం సుధియోనవ్యమగ్నే సుమ్నాయవహీమహే దేవయంతః కామిశోరయోదీర్యాన దివో అగ్నే బృహదాలోచనేన విశాం కవిం విష్పతిం సరస్వతీనాం వితోషణం వృషభంతర్షణీనాం ప్రేతీషణ విషయంతం పావకం రాజంతమగ్నిరంగయేనా సోమగ్నేకేతమేతమర్థ యస్థానసమిధాహవ్యజాజం యాహురిం పరివేదానమోభిః విశ్వేత్సమామాతధేత్తోతః అస్మాముదే మహిమహే విధేమ నమోభిరగ్నే సమిధోతహవ్యైః వేదీసో నో సహసో గేర్భిరుక్తైః ఆతే భద్రాజాగం సుమతౌయతేమ ఆయస్థదం సరోదసే విభాసా శ్రవశ్చ స్వరుత్ర బృహద్భిర్వాదైస్తవిరేభిరస్మే రేవద్భిరగ్నే విఫలం విభాహి నిమగ్నదోషమిధ్యేహ్యస్మే భూరితవకాయతనయాయ పశ్వః పూర్వేషో బృహతీరాయ అఘాః అస్మే భద్రాసో శ్రవసాని సంతు పురోన్యగ్నే పురుధా త్వాయ వసూనిరాజన్ వసుధాదే అస్యాం పురోణిహిత్వే పురువారసంతి అగ్నే వసుమిధే రాజనిత్వే ఆభరణకం శిక్షణం వజ్రబాహు అస్మాయుమ్యాగ్నేమపటంసేభిమేణే అస్మయ సూర్యస్య ఏభిస్వ విత్తం వితరానాయన్ హోదాయక్షలింద్రాగ్నే ఉచ్ఛాగస్య హవిషాత్తా మధ్య మధ్యతో మేధముద్భృతం పురా ద్వేషోభ్య పురా పౌరుషేయ్యాస్తానూనం ఘాతే అగ్రాణ్యవద ప్రసమానా సుమక్షరాణ శరుద్రియాణ అగ్నిష్పాత్తానాం పీవోపవసనానాం పార్శ్వశోషితామతముత్సాద అంగానంగానవత్తానాం కరదయేంద్రాగ్నే జుషేతాగం హవే హోదరిగిన దేవేభ్యో వనస్పతే హవేగంషే హిరణ్యవర్ణ ప్రతిమస్తే అర్థం ప్రదక్షిణిత్రయూజ రస్యపక్షిపతిభేదిష్టయే హోతాయ క్షత్రనస్పతిమభి విష్ణుతమయాభిక్షయాధునయాేంద్రాగ్నేయోచ్ఛాగస్య అవిష ప్రియా ధామాని యత్ర వనస్పతే ప్రియా పాశాగుంషి యత్ర దేవానామాజ్యమానా ప్రియా ధామాని యత్రాగ్నేర్హోత ప్రియా ధామాని అత్ర ఇదం ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపావస్రక్షతే నభీయాగం సమయమకృత్యే కరదేవం దేవో వనస్పతిః ద్విడరాగం హవిః విద్వాగం హృదోగం ఋతోగుంజేహేర్యాగ్నేగం హోత్రేణావస్థాయిష్టోదాయక్షస్వృష్టకృతం అయానగ్నేంద్రాగ్నియోచ్ఛాగస్య హవిడ ప్రియా ధామాని అయాగ్మనస్పదే ప్రియా పాచాగుంసి అయాదేవానామాజ్యమానా ప్రియా ధామాని యక్షదగ్నేర్హోదః ప్రియా ధామాని యక్షస్వం మహిమానం ఆయుధ దామేధ్యాయుధః కృణోదసోమధ్వరా జాతవేదాః ద్విషదాగం హవిః హోదర్యజ ఉపోహయద్విషసం వాజినోగోః గేర్భిర్విప్రాః ప్రపదవిక్షమానాః అర్వంతో న కాష్ఠాన్నక్షమానాః ఇంద్రాగ్నేయోహుమతో నరస్తే వనస్పతేర్శనయాభిధాయ విష్ణుతమయా విద్వాన్ మహదేవత్రాదిశోహవేగుంషే ప్రజలాతారభుదేశ అగ్నిజ్ఞస్వృష్టకృతం అయానగ్నిరింద్రాగ్నిశాగస్య హవిన ప్రియా ధామాని అయాగ్మనస్పతే ప్రియా పాసాగుంసి అయాదేవానామాజ్యమానాం ప్రియా ధామాని యక్షదగ్నేర్హోదః ప్రియా ధామాని యక్షస్వం మహిమానం ఆయుధామేధ్యాయుధ కృణోదసోమధ్వరా జాతవేదాః ద్విషదాగం హవిః అగ్నేయదద్య విశో అధ్వరస్య హోదః పాపకశో దేవేష్మహిలాభియద్భోః అవ్యావహయోష్ఠయాత అద్యా దేవం వరేస్సు దేవం దేవేశ్చ సువీరం వీరేర్వస్తో వృద్ధేతాత్తో ప్రభృయేతాన్యాన్ రాజా వరేష్మదోమదేమ సుమనేమృధేయస్య వేదేజ దేవేద్వారస్సంఘాతే విజ్ఞేయాన్ శిలా ద్రుభాదేవహూతో వత్సగీ మే నాత్వరుణామివీయా కుమారో బాణవజాతో మే నార్వా రేణుర్గాక ప్రణక్మ సుమనేమృధేయస్య వేదేజ దేవే ఉషాసానక్తాభ్యాత్మయజ్ఞప్రయత్యక్వేదాభినోనందైవేర్విషప్రాయాభిష్టాగుంసుప్రీతేసుభితేనసుమనేమసుధేయస్య వీతాయ్యజ దేవీయోష్టేవసుధేయోరన్యాఘాత్వేషాగుంసియూలపరాన్యావక్షద్వసుమార్యానిగిరమానాయ దేవోర్జాహుతీర్జమోర్జమన్యావక్షత్సీజమన్యామోర్వందయమానాశ్యామపురాణేన వంతామోర్జమోర్జాహుతీర్జమానే అసాదాంబుమేమృధేయస్య వీతాయ్య దేవాదేవ్యాహోతారానేష్టారాపోతారా హతాశలకుంసా వా భరద్వసోమనుమేమృధేయస్య వీతాయ్య దేవేస్తిస్రస్తిస్రో దేవీర్దాసరస్వదేభారదేవ్యాం భారత్యాదిత్యేరస్తక్షత్సరస్వదేవం రుద్రేవాసుమత్యాసమాజంపదేమసుమనేమృధేయస్య వియంతయజ దేవోనరాజగుంసస్త్రశేషాక్షస్వమిదేవృష్టాదరవహంతిత్రావరుణేదస్య హోత్రమరవత బృహస్పతిస్తోత్రమశ్విరాధ్వర్యమం వసుమనేమసుధేయస్య వేతయజ దేవో వనస్పతిర్జ్ఞామగ్రేణాస్పృక్షదాంతరిక్షం మధ్యేణ ప్రాప్తుమనేజయస్యం పరిహర్వారిశేషాసి ప్రచ్యుతేనాప్రచ్యుతం నికామసర్వంస్పాఠంస్పదేణ్యాపరిగేక్షమేజయస్య దేవాగ్ఞశ్రుష్టగచ్చుద్రవిణామన్న కవి సత్యమన్మాయేహోతాహోదురహోదురాయజాన దేవానయాజ్ఞాగమవిప్రేర్భేదహోత్రేణమత్సదతాగుంసమృషేగుంహోత్రాహం దేవం గమాన్ నిమిదేవేరియజ్ఞమేరయేమగ్ఞశ్రుష్టగచ్చాగ్నేహోతాభూవాకసుమనేమధ్యేయస్య నమో వాగేభిర్యజా దేవం హరిః అసుమనేమధ్యేయస్య వేదో దేవేద్వారసుమనేధ్యేయస్వీతర్జాహుదే అసుమనేధ్యేయస్య వియంతో దేవోనాశగుంస అసుమనేధ్యేయస్య వేదో దేవో వనస్పతి అసుమనేధ్యేయస్య వేదో దేవం పరిహర్వారిదీనా అసుమనేధ్యేయస్య వేదో దేవో అగ్నిష్టగత శుద్రవిణామందః కవి సత్యమన్మా యజీ హోతర్హోతరాయజీయాన్ అగ్నేయాన్ దేవానయాట్ యాగం అభిప్రేయ ఏతే హోత్రే అమత్సర తాగుంసేగం హోత్రాం దేవం గమాం యజ్ఞమేదేమం సృష్టకృత్యాగ్నే హోదా భూహ అసుమనేధ్యేయస్య నమో భాగేవీ అగ్నిమగ్న హోదారమణేకాయమాన పజన్ భక్తే పజన్ కరోనాథం బద్ధన్నింద్రాగ్నిర్భ్యాచ్చాగంసోపస్థాద్యదేవనస్పజ్రాగ్నిభ్యాచ్చాగేనాఘస్తాంతం మే రస్తపతిపజదాగ్రభేష్టామవీరుధేనాపురోడాదేనత్వామద్యర్షారిభేదేనాన్నపాలమణేదాయంగతమానవృద్ధ్యాదంగదేభ్యేదమే దేవేషుపసుకార్యాయక్షిత స్వాజగుణ్రవాచ్యాయ ప్రేషితో మానుష సూక్తమాకాయ సూక్త బ్రూహీ.